श्रीलक्ष्मीसहस्रे कटाक्षस्तबकः पञ्चमः लक्ष्मीवदनलावण्य सुधोदधिकृतोदयः कल्पवृक्षः कटाक्षात्मा काङ्क्षितानि करोतु नः लक्ष्मीवदनलावण्य सुधोदधिकृतोदयः कल्पवृक्षः कटाक्षात्मा काङ्क्षितानि करोतु नः क्षमा कुमारि क्षणमीक्षणम् त्वम् यदृच्छया न्यस्यसि यत्र जन्तौ स ईक्षणानाम् त्रयमष्टकम् वा सहस्रकम् वा सहसा दधाति अम्बस्तोकाल्लोकसुधा चीकरलेशैः अङ्गम् जन्तो आर्द्रयसे यस्य स एषः हस्तात् स्वीयाति वारणमस्तात् च जलद्भिः दानाम्भोभिः पङ्किल गेहाङ्गणभूस्याति त्वद्वीक्षणामृततनोऽपि नयेषु तेषाम् सद्मानि जीर्ण शिथिलच्छदिराप्तिरक्तैः अभ्रच्युतैः उदकबिन्दुभिः अश्रुमिश्रैः जम्बालितानि जगदम्ब चिरं भवन्ति कनकशिबिकारूढाः प्रौढाधिराज्यपदे स्थिताः कपितिदतुलम् मन्याः धन्याश्चरन्ति यदिन्दिरे यदपि च वहन्त्येनाम् दीनाः परे फलमम् वतते द्वयमपि तव स्तोकालोकान् द्वयव्यतिरेकयोः जडम् मामप्यार्थम् जननि शिशिरापाङ्गविसरैः कृपापूरस्मेरैः क्षणमिह कृतार्थी कुरु मुदा ततः को वा दोषः तव भवति दैत्यारिदयिते मरौ मेरौवा भगवती समं वर्षति घनः द्वारि द्वारि दुरीश किंकरकृतैः आतंकदैर् हुंकृतैः अप्युच्चैरतिमात्र वेत्रपरुषा घातैरनुच्चाटितः दुर्दारिद्र्यदशा पिशाच निचयः दूरात् समुत्सार्यते देवि त्वत्करुणा कटाक्षतटिनी स्नानार्जवेनाधुना शुचौ वंशे जन्म श्रुतिनयमतिर्मातरतुला विकम्पा सम्पत्तिः विशदमविगीता च कविता प्रपत्तिर्दैत्यारौ हितपरमपत् शुभयशः विवर्ता सप्तामी ध्रुवमसदृशाम् तावकदृशाम् अलमलमनुसृत्य स्वामिनि ज्ञानहीनानि अकलितबहुमानानि अन्वहं किं पचानानि शरणमुपगतं मां चारु कारुण्यतुङ्गैः नपय जननि सम्पन् नृत्तरङ्गैः सपाङ्गैः कृती वसुमतीपतीन् कृतचतुस्तव सेवताम् दिशस्फुटमटात् दिशतु धातु वादे दृशं जपत्वपि मनून् बहून् जलनिधे सुते यस्तु ते दृशामिह दयात् प्रशाम अविषयो दरिद्राति सह कृपण दशा पिशाच गण मोचन वेत्रलता मधुरिपु भक्ति वल्ली परिवृद्धि सुधाम्बुधराः हृदयतमो विमोक्ष हिमधामकराः कमले भगवतिनः पुनन्तु भवदीय कटाक्षलवाः उदीता दुग्धाब्धे వలయ పరీతాపశమని పదే విష్ణోర్భాంతి రజనిచ రచక్రవ్యసనదా దిశంతి సార్వజ్ఞం భజతి శిరసా క్వాపి కమలే శుభాలోకైశోకం హరతు శశిలేఖేవ భవతి దూరాజావసథాభిధాన నిరయ ద్వారాగ్రజాగ్రన్నర క్రూరాలాప శరాహతి వ్యతికరం దూరా నిరాకుర్వతీ పారావారసుతే తరంగయమయీ స్మేరాంబుజస్పర్శినీ ఘోరాపార సమస్త దుష్కృత పరిహారాయ ధీరాదృశః అఘటిత ఘటనా పటీయసీతే హరిగృహిణి ప్రకట కటాక్షరేఖా క్షిరవసుమవదీపకం విధత్తే జనని వనీపకం ఏవహంత జంతుం నయనే ఫణీంద్ర శయనేష్టనాయికే దినాదధాసి సుదినాబ్జశోభనే వలభేదనోపి నలభేత సంపదం మరుతామయేత మరుతామపి స్థలీ కరుణారసేన వరుణాలయాత్మజే మ్రదిమానమేత్య యది మామవేక్షసే మలినాత్మనాపి కలినా క్రియేత కిం మమ కిం కరోతు యమ కిం కరోపి వా మామపాంగలహరి గరీయసీ తావకీ స్పృశతు దేవకీ స్నుషే అంతకస్యతు రుషాకషాయితాః మా పతంతు మయి దృష్టివృష్టయః బంధురగుణే కృపణ బంధుమనపాయం సింధుతనయే తవ కటాక్షమకరందం ఇందుకర బృంద జడ చందన మహీభృతే కందర ருச்சிசீல சுந்தரமுபாசே. ங்கசுதாத்மாங்காசைஷா சித்திரித்திர்வர்ஜிதங்கேத்ரீஷோஷம் ச்சுதவமேவமச்சஸ்ரம் ப்ராஜ்ஞானாம் யா பாசிதரூபம் ச விதத்தே. உச்சகோரக நவாப்யுதயந்தே வீக்ஷிதம் மனுமஹே மகரந்தம் யத்ர தல்லகதி ஷட்பதமந்த்ரஹ தத்ர பாதி ஷதபத்ர க்ரிஹே யதி. வீக்ஷிதானி தவ வாரிதி கன்யே யத்ர பாலித ஜகந்தி லகந்தி சித்ரமத்ர ச தத்ர ச தேஹி தேஹி சப்தம் அபஹாய ச காஸ்தி துக்காப்திகன்யே த்வதபாங்கபிருத்யா வித்தாதிபத்யாதி பதாபிஷிக்தா ஹ்ருத்தாபயுக்தா தவதேவ்யபக்தா மர்த்யா ஜகத்யாம் விலபந்தி ரிக்தாஹ யக்ஷஸ்ரீ ஜனனசனைஹி தவாவலோகைஹி லக்ஷ்மிஸ்ரீ ஷயபிஷுனா நிரஸ்யமானா நாளிகாஸ்ஃபனலிபிரப்யலீகலீனா நாளிகா பவதி நிருணாம் ப்ரதீபகத்யா. தவ தேவி பதுர் நடஸ்ததாக்ஷ குணவத்தாலசதுச்ரஜஸ் சனூனம் நனு நர்த்தயதே சரஸ்வதீம்யஹ சததம் சம்ஸ்ருத மஞ்சுளாஸ்ய ரங்கே பாவத்கைர் பகவதி கஜ்ஜலானுவித்தைஹி கிருஷ்ணோயைர் பவதி விது கடாக்ஷ பூரை தல்லேஷை ரதிகதம ஸ்ரீயாம் நிதானை மாலின்யம் ஹரதி விசித்த ಸಹಸ್ರಮಾಂತರಂ ವಿಕಸ್ವರಾಮೋದ ಭರಂ ವಿತನ್ವತಿ ಪುರೋವಸಂತಂ ಪ್ರಚಿತಾಗಮಾಂಚಿತಾ ಕಟಾಕ್ಷವಲ್ಲಿ ತವ ಮಾಧವ ಪ್ರಿಯೇ ಪ್ರಸೌತ್ಯನಂತಂ ಸುಮಿತಾಪ್ಯಸೌಫಲಂ. ನವಿ ಪ್ರಯೋಗಿ ವ್ಯಸನಾಯ ಕಲ್ಪತೆ ನ ಮಾರ್ಗಣಾನಾಂ ಸಹತೆ ಚ ಪಂಚತಾಂ ಧವಂ ಜವಾತ್ ಪ್ರಚ್ಯುತ ದಂದಹೀತಿ ಅಯಂ ಜಯತ್ಯಪಾಂಗ ತವ ಚಿತ್ರಮಿಂದಿರೇ ವಿಕಸ ಕಮಲ ಶೋಭಾ ವಿಭ್ರಮೋದ್ಭೂತಿ ಸೀಮಾ ವಿಧುಮಿಹ ಸದುಪಹಾಸ್ಯಂ ತನ್ವತಿ ಸುಪ್ರಸನ್ನಂ ಶರದಿವ ತವ ವೀಕ್ಷಾ ಶಾಂಗಿಣ ಪ್ರಾಣಕಾಂತೇ ಶಮಯತಿ ಕಿಲ ಮೇಘ ಕೋಪ ಮುಜೃಂಭಿತಾಪಂ ನಿತ್ಯಮೇವ ವಿಭೂತಿಮಂ ವದದತೋ ನಿರ್ವ್ಯಾಜ ಬಂಧೋರ್ಭವತೆ ದಿವ್ಯಾಪಹಂಗಲವಸ್ಯ ವರ್ಣನ ವಿಧೌ ಕೋಲಬ್ಧವರ್ಣೋ ಭುವಿ ಜುಷ್ಟೋ ದೃಷ್ಟಿಭಿರಷ್ಟಭಿಶ್ಚ ತಿಸೃಭಿಃ ಪ್ರಾಯಸ್ಸಹಸ್ರೇಣ ವಾ ದೇವಿ ದ್ವಾದಶ ದೈವತಗಣಃ ಯಸ್ಮೈ ಚಿರಂ ತಿಷ್ಠತೆ ತತ್ತಾದೃಕ್ಷ ಕಟಾಕ್ಷ ಕಂಕಟಧರಃ ಶ್ರೀವೇಂಕಟಾಧೀಶಿತುಃ ಪ್ರಾಣ ಪ್ರೇಯಸಿ ಭೂಯಸೀಂ ಪ್ರಭಜತೆ ಶೌರ್ಯಾಭಿಮುಖ್ಯ ಶ್ರಿಯಂ ಸತ್ಕೀರ್ತ್ಯಾ ಸಹಸಾ ಮರೋತ್ತಮ ಜಯಂ ಪ್ರಾಪ್ತ ಸಚೋಪಾ ಶ್ರಿತಃ ವಾಗ್ಬಾಣೈರ್ ನ ವಿಹನ್ಯತೆ ಕ್ಷಿತಿಭುಜಾಂ ನಿರ್ಜಿತ್ಯ ನಿತ್ಯದ್ವಿಷಃ ಯಾವತ್ ಭಾವತ್ ಕವೀಕ್ಷಾ ವಿಶತಿ ತನುಭೃತಾ ಇಂದಿರೇ ಮಂದಿರೇಷು ವ್ಯಕ್ತಂ ನೃತ್ತಂ ವಿಧತ್ತೆ ಧನಪತಿ ವಿಭವಾತಿ ಉತ್ತ విత్తరా విత్తరాజీ ద్వారే తారేష గౌరా తురగ పరిబృఢా బంధురా సింధురావా గర్వా పుష్యంత్యకర్వా అభ్యుదయమతిముఖం రాజతే రాజతేజః ధన్యః కశ్చిత్ జగతి విషయ స్థావకాలోకితానాం అత్రాముత్రాపి అఖిల జనని ప్రాప్య గోత్రాధికృత్వం సత్సంతాన ప్రభవ సుమన సేవయామోదశాలీ జైత్రస్థానం కిమపి భజతి శ్రీమదుచ్చామరంచ శయ్యోత్థాయం జననిధనినాం వాసమాసాయమిత్తం గత్వా గత్వా ప్యనుదినమనుత్ చిన్న తృష్ణోద్గమోహం హృద్యాపాంగాం ఇవ భవదవ ప్రోషశాంత్యై రమేత్వాం హృద్యాపాంగాం మధురిపువశీ కారవిద్యే ప్రపద్యే వితన్వంత్యామిష్టం వివిధమచిరాతి ఈక్షణలవైః భవత్యాం జాగ్రత్యాం భగవతి నరాన్ సేవితుమనాః కరంతీమభ్యర్ణే కమలసురభి స్వాదుసలీలాం స్రవంతీముల్లంఘ్య శ్రయతి మృగతృష్ణాం అతితృషా అజీర్యదఘనాశనం దృఢగదాకరం దేవీయతి పురాణమపి పూరుషం పునరలంఘనం పుష్యతి తదేతదిహ పాతున తవ కటాక్ష దివ్యౌషధం ఫణీంద్రశయ జీవికే భవ విపన్మయాతి ఆమయాతి దుర్లంఘ సంస్మృతి దురర్ణవ కర్ణధారాః సంపద్వధూ సతతనర్తన సూత్రధారాః అజ్ఞానకానన విదార कुठार धाराः पद्मे जयन्ति भवदीय कटाक्षधाराः देवि कटाक्षलवस्तव रिक्ते संपदमाधि पदेऽपि निधत्ते सिन्धुकुमारी तथाप्यतमस्के सिद्ध्यति तत्र समाधिरदृप्ते करुणया कलशोदधिकन्यके जडतमेष्वलोकम् अघातहम् वितनुषे सकृदेश पुनस्तनोति अनवलोकम् अधन्य दुरासदम् स्वादुशीतल दयारसपूर्णम् सेवितम् द्विज वरैरमृतोत्कैः देवि तावक कटाक्षतटाकम् विश्वताप विगमाय विपाहे प्रागेव स्यापि प्रार्थितार्थस्य सिद्धिः पश्चादम्ब त्वत्कटाक्षोपलम्भ दृष्टान्तो न तत्र ते दृष्टिपातात् प्रागम् बोधिम् लङ्घयन् पावमाणिः वक्षो रक्षे शार्ङ्गिणस्थूललक्षे तत्तादृक्षे जाग्रति त्वत्कटाक्षे सूनश्रीभिः सान्द्रगन्धे परो कुर्यादास्थाम् अल्पधीः कल्पवृक्षे रचयति तव वीक्षाम् नूनमज्ञेऽपि रक्षाम् दुरितचरितभेदी देशिको मन्त्रवादी तदिह गलितमोह द्रागयम् पद्मगेः विषय रुचि पिशाची विक्रियाभिर् व्यमोची जगदम्ब तवापाङ्गः जलजातशरः प्रपुष्टमधुकालः कमले कथय कथं वा करोति नित्यसौ सर्वमङ्गलेना तिष्ठन् त्वष्टम एव भूसुत शनि प्रष्ठाश्च दुष्टाग्रहाः फाले कामपि लोलिखीतु जगतः स्रष्टापि कष्टाहं दशाम् ते किं कुर्युः अपाङ्गतो मयि सकृति देवि त्वयाङ्गीकृते नीहारो न करस्थमं बरमणेः लीलाम्बुजं बाधते विजयापजयौ रमे भवेताम् त्वदपाङ्गान्वय तद्विपर्ययाभ्याम् अजयत्तव वीक्षया हनुमान् अधिलङ्कम् विकटाक्षराक्षसौघम् प्रतिघोष्णम् अधीशितुर्न पद्मे भवदीक्षा विषयम् प्रवेष्टुमीष्टे पदपाङ्ग सुधार्द्रित तुषारी भवदग्निर् हनुमानिह प्रमाणम् कटाक्ष प्रत्यूषे तव मिषति कंसारितयिते तमसाम्यत्यन्तर्गतमपि च सूर्याकलनतः स्वयं दोषोन्मेषो विरमति पुनः सारसवन श्रियः सम्पद्यन्ते दिवि च भविता भासनमपि सुरभिस्तनुते तवावलोकः सुमनः सम्पदम् अम्ब भूमिजानाम् अविपल्लवताम् विधाय पुष्णाति अपि चामोदम् अदीप्तिकाननानाम् कमले गभीर करुणा जलधे त्वयि मन्दरक्षण विकासि हृदि कलितोदया मृदुकटा क्षसुधा प्रथयत्यसौ सुमनसाम् प्रमदम् प्रतिघानलम् भुजगशैलपतेः प्रशमन्नयम् त्यतितराम् शिशिरा कमलालये तव कटाक्षझरी विधिनोतु मे विधिनतापभरम् ദിശോലേശം ത്രിയുഗ സഖി ദേയം മഹോദാരായാസ്തെ മതു സുമഹ ഏഷ വിഭവ കഷാനത്ര വിത്രാണി ഗണയതി നവഹരാഞ്ചലഹര പ്രപദ്യന്തേഷു പരിണതിമീ ഉക്തികതയാ ദിലേശയകുലേശഹു ഗരപതി പ്രിയേ പദ്ദയാ തരംഗിതമപാങ്കിതം ധൃതവത ചിരം ദൃശ്യതേ വികസ്വര പികസ്വര വ്യതികര സ്ഫുരൻ നിഷ്പുടം നടദ്യുവതിദൂപുര ക്വണിത സുന്ദരം മന്ദിരം നാരായണ പ്രണയിനി സമപാങ്കുദ്ധ ധാരാധിരാധിഹി അഭിഷിഞ്ച ദയാംബുധേ മാം സ്മേദാനവദ്യ സുഖം സ്വാരാജ്യ ഭാഗ്യമപി സേത്സ്യതി ശാശ്വതം പതി ഭോ ഭൂപ ഭൂവ ഭ്രമ ഭീമ പാപ ഭൂമേതി മേ മൂർധ്നി ലിപിം വിധാതുഹു പവർഗഗർഭാം പരിമൃജ്യ പദ്മേ ലിഖസ്യ പാംഗൈഃ അപവർഗഗർഭാം യം ത്വം ദേവിനിധി യുപേ കാന്തേ ദൃശാദൃശ്രോത്രഗിര ചരന്തി വിപുഷാ തൈവിത്രഗുണാ തേനൈവ വ്യപദേശം പൃച്ഛതി കുലം തസ്മൈ മതിസ്തിഷ്ഠതേ ദ്രഷ്ടാ പൃഷ്ഠമരേ സഏവ ന പുനർധന്യം തദന്യം വിദുഃ അപാര സംസാര തപാതപാതി വ്യപായദച്ഛായം അപാസ്തദോഷം കൃപാമരന്തൈഃ ശിശിരം രമേത്വതി അപാംഗകൽപദ്രും ഉപാശ്രയാമഹ ഭാവക്രമാർത്ത శమనం రసాకరంజం పశ్యామ్యపాండం అఖిలాంబ యదా ప్లుతాంగ పీతాంబరాకలిత దీప్తి పదం పరార్ఘ్యం ముక్తాదిభూషితం ఉపేత్య ముదం దధాతి దుర్వర్ణమర్ణవసుతే నమతాం లరాటే లోకాంబ లుంపతి కటాక్ష జర తుదీయః తే రాజతాభ్యుదయిన పునరుల్లసంతి ఇతి ఏతరోతి హృది విస్మయం అస్మదీయే దేవి దుర్గత కరోతవ వీక్ష కాళికా దిశతి కాంచన వృష్టిం తస్య సిద్ధ్యతి సుకీర్తిరుదంచతి ధీరసస్య విభవశ్చ తపస్యాపి వరుణాలయ సార్వభౌమకన్యే కరుణాపాంగ మధువ్రత త్వదీయః మధునాశనమేత్య వృద్ధిమృచ్ఛన్నే అధునా నీరజ సంగతిం విధత్తాం నిద్రాజుషాం భవ విషాద మయే నిషీథే స్వాపాంగం అర్పయసి శోభనమౌషధం నః చిత్రం తతోపి జగదంబ శిరం వినిద్రం వేత్స్యామహే విగత దుఃఖ పదం ప్రబోధం స్వాలోకం శిశిరం శిరాయనయసే యం జాయమానం జనం సంపశ్యేన్మధు కాల ఏవ సుమనః సత్వావహ సంతతః పాథో జాయతనే రజాంసి జనయన్నే వేధో దృగూష్మాగమః రౌద్రాలోక ఘనాగమశ్చ తమసాం కర్తాన తత్రాస్పదీ ప్రాయః కంచితి అదృష్ట తవంతమవనౌ పద్మే దృశాస్వీయజా సంయోజ్య ప్రసభం క్షణేన తనుషే జంతుం సహస్రే క్షణం ಮಹಾದ್ಯಸಿ ಅಸದೃಕ್ಪದೇ ತ್ರಿದೇತ್ರಭಾಜಂ ತಪಿ ಏನಂತ ಸ್ವತ ಈದೃಶಂ ಘಟಯಿತುಂ ಆಗೀಶಿಷೇ ದುರ್ಘಂ. ಉಪರುಚಿ ಸರಿತರಂಗಾಃ ಸ್ಮಿತಸಿತ ಶತಪತ್ರ ಲೋಲಕ್ಲಭೃಂಗಾಃ ಸಂಪನ್ನರ್ತನರಂಗಾಃ ಜಯಂತಿ ಜಗದಂಬ ಮುಖರುಚಿ ಸರಿತರಂಗಾ ಸ್ಮಿತಸಿತ ಶತಪತ್ರ ಲೋಲಕಲಭೃಂಗಾ ಸಂಪನ್ನರ್ತನರಂಗಾ ಜಯಂತಿ ಜಗದಂಬ ಪಾವಕಾಪಾಂಗಾಃ ಇತಿ ಆತ್ರೇಯ ಶ್ರೀ ವೆಂಕಟಾಧ್ವರಿಜ್ಞಃ ಕೃತ್ತಿಷು ಲಕ್ಷ್ಮೀಸಹಸ್ರೇ ಕಟಾಕ್ಷಸ್ತದಕಃ ಪಂಚಮಃ ಸಂಪೂರ್ಣಃ.